ప్రాణశిల్పమా మదీయ ప్రేమ కావ్యమా ఓ వసంతమా కుహూరుత ప్రసంగమా ప్రాణశిల్పమా మదీయ ప్రేమ కావ్యమా ఓ వసంతమా కుహూరుత ప్రసంగమా నీలాల వాలు జడలో నిదురించే కృష్ణవేణి నీలాల వాలు జడలో నిదురించే కృష్ణవేణి రాగాలు తీరు మెడలో రవళించే నిత్య కళ్యాణి రాగాలు తీరు మెడలో రవళించే నిత్య కళ్యాణి కరుణ చరణమే అరుణ కిరణమై వెలగని ఉగాది నా దేవి తారసు ప్రభాతాలు నీకు అంకితము చేసిన వాడ నిన్నేల చిన్న చిన్నవాడా ఒయ్యారమే నీ ఒయ్యారమే నాకు ఓంకారము నీ సౌందర్యమే నాకు సంగీతము ఒయ్యారమే నాకు ఓంకారము